స్వయం ప్రభకృత స్తోత్రము కిష్కీ కాం ఆరవ సర్గ. కృత్వా ప్రదక్షిణం రామం ప్రణమ్య బహుశసుధీహ ఆహగద్గదయ వాచా రోమాంచిత అనురుహ దాసీ తవాహం రాజేంద్ర దర్శనార్థ మహాగత బహు వర్ష సహస్రాణి తప్తం మే దుశ్చరం తపః గుహాయాం దర్శనార్థం తే ఫలితం మేయుద్యతత్తాపః అరవే అరవే ఒక్క అరవే మూడు అద్యహిత్వాం నమస్యామి మాయాయాః పరతః స్థితం అరవే రెండు సర్వభూతేషు చాలక్ష్యం బహిరంతరవస్థితం యోగమాయయవని కాచ్చ నో మానుష విగ్రహః నలక్ష్యసే జ్ఞానదృశం. శైలూష ఇవరు పధృక్ రమహాభాగవతానాం త్వం భక్తి యోగ విధిత్సయ అవతీర్ణోసి భగవన్ కథం జానామి తామసీ లోకే జానాతియః కశ్చిత్తవ తత్వం రఘుత్తం అరవై నాలుగు అరవై ఐదు ఎనభై ఎనిమిది. మమైతదేవ రూపంతే సదాఖాతు హృదాలై రామతే పాదేగళం దర్శితం మోక్షదర్శనం ఆదర్శనం భవార్నానాం సన్మార్గ పరిదర్శనం ధనపుత్రకళత్రాది విభూతి పరిదర్పితః అకించనం ధనం త్వాద్య నాభిదాతుం జన ఓర్హతి నివృత్తగుణమార్గాయ నిష్కించన ధనాయతే నమః స్వాత్మాభిరామాయ నిర్గుణాయ గుణాత్మనే కాలరూపిణ మీశానమాది మధ్యాంతవర్జితం. అరవై ఏడు. దేపశస్థితం కశ్చిన్న వేదను విడంబనం. అరవై ఎనిమిది. సమంచరతం సర్వత్ర మన్యేత్వాం పురుషం పరగం. అరవై తొమ్మిది. నతేయస్తి కశ్చిద్దైతో ద్వేష్యో వా పరేవచ త్యన్మాయాపి హితాత్మానస్త్వాం పశ్యంతి తథావిధం డెబ్బే ఒక్క. ఆజస్య కర్తురిసస్య దేవతర్య జరాదిషు జన్మకర్మాదికం యద్వత్తదత్యంత విడంబనం త్వామాహు రక్షరంజాతం కథా శ్రవణ సిద్ధయే కేచిత్ కోసల రాజస్య తపసః ఫలసిద్ధయే. డెబ్బె మూడు. కౌసల్యే ప్రార్థ్యమానం జాతమాహుః పరేజనాః దుష్టరాక్షస భూభారహరణయార్థితో విభుః. డెబ్బె నాలుగు. బ్రహ్మణ నరరూపేణ జాతో ఓయమితి కేచన శృణ్వంతి గాయంతి చయ్యే కథాస్తే రఘునందన పశ్యంతి తవ పాదాబ్జం భవార్ణవ సుతార్ణవం త్వన్మాయగుణబద్ధాహం వ్యతిరిక్తం గుణాశ్రియం తదంత్వా దేవజానీయాం స్తోతుం వాన విషయం విభుం నమస్వామి రఘుశ్రేష్టం బాణాసన శరాన్వితం. డెబ్బై ఐదు, డెబ్బై ఆరు, డెబ్బై ఏడు. లక్ష్మణేన సహభ్రాత్రా సుగ్రీవాదిభిరన్వితం ఏవం స్తుతో రఘుశ్రేష్ఠః ప్రసన్నః ప్రణతాఘరుత్. డెబ్బై ఎనిమిది. ఉవాచ యోగినీం భక్తాం కింతే మనసి కాంక్షితం సాప్రాహరాఘవం భక్త్యా భక్తింతే భక్తవత్సల యత్ర కుత్రా పిజాతాయ నిశ్చలాం దేహిమే ప్రభో త్వద్భక్తే ముసదాసంగో భూయాన్నే ప్రాకృతే పునజిహ్వామే రామరామేతి భక్తా వదతు సర్వదా మానసం స్వాములం రూపం సీతాలక్ష్మణ సంయుతం ధనుర్బాణధరం పీతవాససం ముకుటోజ్వలం ఆంగదై నూపురైర్ముక్తాహారేహ కౌస్తుభ కుండాలయః భాంతం స్మరతు మే రామ. వరం నాణ్యం వృణే ప్రభో. శ్రీరామ ఉవాచ భవత్వేవం మహాభాగే గచ్ఛత్వం బదరీవనం తత్రైవ మాం స్మరం తేత్వం త్యక్త్వేదం భూత పంచకం మామేవ పరమాత్మానమచిరాత్ ప్రతిపద్యసే. శ్లో అరవై నుండి ఎనభై మూడు వరకు తాత్పర్యము. తాద్ దేవ నిదర్శనమునకై పెక్కు వేల ఏండ్లు తపస్సు చేసి తిని ఇప్పటికీ అధిఫలించినది మాయాతీతుడవును సర్వజీవ కోటి యొక్క బాహ్యం భేతరములందు వ్యాపించిన వాడవును అవానాన సగోచరుడా వగు నీకు నేను నమస్కరించున్నాను రామ. నీవాస్తవ స్వరూపమును లోకమున ఎవడైనా తెలుసుకోనిన తెలుసుగునుగాక నాకు మాత్రము ధనుర్బాణ సహితమైన ఈ రూపమే నా హృదయమున సదా నెలకొని యుండుగాక. మోక్షమునిచ్చినదియు సంసారదహకమును పోగొట్టునదియు తత్వజ్ఞానదాయకమునగు నీపాద పద్మముల దర్శనము నాకు లభించినది ధన్యురాలను. ధనము, వృత్రులు, భార్య మొదలగు సంపదలను గొప్పగా తలచువాడు నిన్ను పొందలేడు. దృశ్య విషయము తొంభై లందు తగుల్కొనక నీ ఎడల ప్రీతి గలవారు మాత్రమే నిన్ను పొందగలరు. రాఘవ, ఎవరు నీ కథలను వినిదరో, ఎవరు గానమున చెదరో, అట్టివారే సంసారసాగరమును దాటించున్నట్టెని పాదపద్మములను చూడగలరు ప్రభు. నేనిచట పుట్టినను, నాకు నీయందు నిశ్చల భక్తిని ప్రసాదింపుము. నాకెల్లప్పుడు నీ భక్తుల యొక్కయే సావాసము కలుగుగాక, పామరుల సహవాసము కలుగకుండుగాక. నానాలు కల్తప్పుడు భక్తితో రామరామ అనియే పలుకుచుండుగాక. ప్రభు, శ్యామలవణయుక్తమును సీతాలక్ష్మణ సమేతమును ధనుర్బాణ సహితమును పీతవస్త్రయుతమును కరీటముచే ప్రకాశించునిదియు, ముత్యాల హారము చేతను కౌస్తుభమణి చేతను కుండలాదులచే ప్రకాశించిన దినగు నీ దివ్యస్వరూపమును నా మనస్సు ధ్యానించుచుండగాక. దీని నను గ్రహింపుము, ఇది తప్ప నాకు వరమేదియునో అవసరము లేదు. అప్పుడు శ్రీరాముడిట్లనియే, మహానుభాపురాల, అట్లేగుగాక నీవు బదరికా వనమునకు బొమ్ము, అచటనే నన్ను ధ్యానించుచున్నదానివై ఈ దేహమును వదలి శీఘ్రముగా పరమాత్మనగు నన్ను పొందగలవు. వానరులు సీతను ఎన్నిచోట్ల వేదికినను కానరాదాయను. సుగ్రీవుడు పెట్టిన నెల రోజుల గడువు తీరిపోవుచుండెను. వారి దక్షిణ సముద్ర తీరమున మహేంద్రగిరి చేరిరి. సుగ్రీవునిచే చచ్చుట కంటే ప్రాయోపవేశమే మేలని వానరులందరూ దర్భలను పరుచుకొని పరుండియుండగా, ఇంతలో అచ్చటికి పర్వతాకారమగు గద్ది ఒకటి వచ్చెను. వారు యువు ప్రాణత్యాగమును గూర్చి మాట్లాడుకొనుచుండగా, సంపాతి ఎనుపేరుగల ఆగద్ద తన తమ్ముడగు జటాయువు యొక్క పేరు వారి నోటి నుండి వినగనే ఆశ్చర్యముతో వారిని ప్రశ్నింపగా, అంగదుడు తమ వృత్తాంతమును చెప్పెను. సంపాతి స్నానము చేసి తమ్మునికి తర్పణమునిచ్చి వానరులకు లంకపట్టణమున సీత యొక్క పునికి తెలిపెను బట. 91. వానరులు సంపాతి వృత్తాంతమును వినగోరిరి. అప్పుడు సంపాతి, వానరులారా, నేను జటాయువును అన్నదమ్ములము. మేము మిక్కిలి బలవంతులము, సూర్యమండలము వరకు ఎగురవలెనని పంతము పట్టి తిమి. జటాయువు సూర్యకిరణముల వేడికి తట్టుకోనలేకపోయెను. నేను అతనిని నారెక్కలతో కప్పినాను, నారెక్కలు మాడిపోయినవి. నేను వింధ్య శిఖరమున పడినాను. 3 దినములు నేను స్పృహ లేకుండా పడియున్నాను. అక్కడొక ఆశ్రమము ఉండినది, అది చంద్రముడను మునీశ్వరునిది. ఆయన నన్ను చూచి ఆశ్చర్యపోయాడు, సంపతి, నీశక్తి సామర్థ్యములు ఏమైనవి, నీ రెక్కలిందురు కాలిపోయినవి అని అడిగాడు. నాకథనంతటినీ చెప్పి నా బాధను భరింపలేనని నన్ను కరుణించమని వేడుకొన్నాను. ఆయన నాతో యా విధముగా చెప్పినాడు.